తీసి ఆరేసి కోసి కారమెత్తిస్తాను నప్పుడైతే చెదిరిపోతే అప్పటావు అదిరిపోతే బిక్కు బిక్కు మంట వైమో ఎన్ని చూసి వెదిరిపోతే పంచుకున్న పవరు చూడ మించిపోతే డబ్బులు బ్రాడు డబ్బులు బ్రాడు ఎవరు బ్రాడు ఇంకొకడు వీడు Take it the bomb, take it the bomb, take it the go go. Take it the bomb, take it the bomb, take it the go go. Take it the bomb.